ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం మన్రో లీఫ్ గారిచే వ్రాయబడిన విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు. విజ్ఞాన శాస్త్రం అసలు ఉద్దేశ్యం సత్యాన్ని తెలుసుకోవటమే. ఏమీ చేయకుండా కూర్చోవటం, ఆలోచిస్తూ ఉండటం ద్వారా సత్యాన్ని తెలుసుకోలేం. ఊహలలో తేలిపోవటం ద్వారా, కల్పనలు అల్లటం ద్వారా కూడా సత్యం లోతుపాతులను తెలుసుకోలేం. మనం చూసే వస్తువుల గురించి, వినేవాటి గురించి దీర్ఘంగా ఆలోచించటం ద్వారా సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా మనం ప్రతిరోజు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. క్రమంగా చుట్టుపక్కల ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ సత్యాన్ని తెలుసుకోవడంలో ఈ పుస్తకం మనకు సహాయపడుతుంది. ముందు పగలు రాత్రి గురించి ఆలోచిద్దాం. కొంతసేపు పగలు ఎందుకు ఉంటుంది? కొంతసేపు రాత్రి ఎందుకు ఉంటుంది? మనం నివసిస్తున్న భూమి ఒక పెద్ద బంతి మాదిరి ఉండి అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది. మన సూర్యుడు కూడా అంతరిక్షంలో ఒక బంతి లాంటివాడు. సూర్యుని కాంతి భూమిపై పడుతుంది. ఇప్పుడు మనం కొంత ఆలోచిద్దాం. సూర్యుని కాంతి భూమి మీద పడినప్పుడు ఏమవుతుంది? ఒక బంతిని తీసుకోండి, దానిని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి దానిపై టార్చ్ లైట్తో కాంతి పడేలా చేయండి. బంతి ఒకవైపు ప్రకాశిస్తూ ఉండటం, మరొక వైపు చీకటిలో ఉండటం మనం చూస్తాం. నిజానికి మన గుండ్రటి భూమి ఒక బొంగరం మాదిరి తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే నిరంతరం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల పగలు రాత్రి ఎందుకు ఏర్పడుతున్నాయో మీకు తెలియాలంటే మీరు ఈ ప్రయోగం చేయాలి. ఒక నారింజ పండు తీసుకోండి. ఒక పెన్సిల్ తీసుకుని దానిని నారింజ పండు మధ్య నుంచి కూర్చండి. ఇప్పుడు పెన్సిల్, నారింజ పండు కలిపి గుండ్రంగా తిప్పగలుగుతారు. దీనికి మీరు మట్టి ముద్దను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ స్నేహితురాలిని ఒక చీకటి గదిలో బల్ల మీద వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచమని చెప్పండి. వెలుగుతున్న కొవ్వొత్తిని సూర్యుడు అనుకోండి. దాని కాంతి నాలుగు వైపులా పడుతోంది. అసలు సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, కాబట్టి మనకి ఇంత చిన్నగా కనబడుతున్నాడు. సూర్యుడు మన భూమి కంటే 10 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. నారింజ పండును భూమిగా భావించి దానిని గుండ్రంగా తిప్పండి. కొవ్వొత్తి వైపుకి ఉన్న నారింజ పండు భాగం ప్రకాశిస్తూ ఉంటుంది. కొవ్వొత్తికి దూరంగా ఉన్న నారింజ పండు భాగం చీకటిగా ఉంటుంది. ఇప్పుడు నారింజ పండు పైభాగంలో ఒక గుర్తు పెట్టండి. ఇలా గుర్తుపెట్టిన భాగం భూమిపై మీరు ఉంటున్న ప్రదేశం అనుకుందాం. ఇప్పుడు నారింజ పండును తిప్పుతూ ఉంటే ఈ భాగం కొంతసేపు వెలుతురులో ఉంటుంది, మరికొంతసేపు చీకటిలో ఉంటుంది.